విభీషణకు తస్తవము యుద్ధకాండ 3వ సర్గ. నమస్తే రామరాజేంద్ర, నమస్సితామనోరమ, నమస్తే చండకోదండ, నమస్తే భక్తవత్సల నమోనంతాయ శాంతాయ రామాయ మితతేజ సే సుగ్రీవ మిత్రాయ చతే రఘూణాంపతయ నమః. జగదుత్పత్తి నాశానాం కారణాయ మహాత్మనే త్రైలోక్య గురవేనాది గృహస్థాయ నమో నమః. త్వమాది జగతాం రామత్వమేవ స్థితి కారణం, త్వమర్తే నిధనస్థానం, స్వేచ్ఛాచారస్త్వమేవ హి చరాచరాణాం భూతానాం బహిరంతశ్చరాఘవ వ్యాప్య వ్యాపకరూపేణ. భవాన్ భాతి జగన్మయః త్వన్మాయ హృతజ్ఞాన నష్టాత్మానో విచేతసః గతాగతం ప్రపద్యత్తే పాపపుణ్యవశాత్ సదా తావత్సర్వం జగద్భాతి సుప్తికా రజతం యథా యావన్న జ్ఞాయతే జ్ఞానం చేతసా నాన్యగామి. త్వదజ్ఞానాత్ సదా సత్తా పుత్రదార గృహాదిపు రమంతే విషయాన్ సర్వానస్తే దుఃఖప్రదాయకాన్ త్వమింద్రో నిర్యమో రక్షో వరుణశ్చ తథా నిల కుబేరశ్చ తథా రుద్రస్త్వమేవ పురుషోత్తమ త్వమనోరప్యణీయాంశ్చ స్థూలాత్ స్థూలతరః ప్రభో త్వం పితా సర్వలోకానాం మాతాధాతా త్వమేవ వా ఆదిమధ్యాంతరహిత పరిపూర్ణోచ్యుతో. వ్యేహ త్వం పాణిపాదరహితశ్చక్షుశ్రోత్ర వివర్జితః శ్రోతా ద్రష్టా గృహీతా చ జవనస్త్వం ఖరాంతకః కోసిభ్యో వ్యతిరిక్తం స్త్వం నిర్గుణో నిరుపాశ్రయ నిర్వికల్పో నిరాకారో నిరాధారో నిరీశ్వరః షడ్భావరహితో నాది పురుషః ప్రకృతేః పరః. మాయా గృహ్యమాణస్త్వం మనుష్య ఇవ భావ్యసే జ్ఞాత్వా త్వాం నిర్గుణమజం వైష్ణవా మోక్షగామినః. ఆహంత్వత్పాద సద్భక్తి నిశ్రేణిం ప్రాప్య రాఘవ ఇచ్ఛామి జ్ఞానయుగాఖ్యం సౌధమరోఢుమీశ్వర నమస్సితాపతే రామ నమః కారుణికోత్తమ రాపణారే నమస్తుభ్యం త్రాహిమాం భవసాగరాత్. నను విభీషణుని స్తోత్రమునకు సంతుష్టుడై రాముడు విభీషణుని ఏదైన వరము కోరుకొనుమనెను. విభీషణ ఉవాచ: ధన్యోస్మి కృతకృత్యోస్మి కృతకార్యోస్మి రాఘవత్వత్పాదా దర్శినాదేశ విముక్తోస్మి న సంశయః నాస్తి మత్సదృశో ధన్యో నాస్తి మత్సదృశ శుచి నాస్తి మత్సదృశోలోకే రామత్వన్మూర్తి దర్శనాత్. 108 కర్మబంధ వినాశయత్వజ్ఞానం భక్తిలక్షణం త్వధ్యానం వరమార్థం చ దేహి మే రఘునందన నయ చ రామరాజేంద్ర సుఖం విషయ సంభవం త్వత్పాదకమలే సక్తా భక్తి రేవ సదాస్తు మే ఓమిత్వుక్త్వా పునః ప్రీతో రామః ప్రోవచ రాక్షసం శృణు వక్ష్యామి తే భద్ర రహస్యం మమ నిశ్చితం మద్భక్తానాం ప్రశాంతానాం యోగినాం వీతరాగిణాం హృదయే సీతయానిత్యం వసామ్యత్ర న సంశేహ తస్మాత్వం సర్వదా శాంతసర్వకల్మషా. వర్జితః మాంధ్యాత్వా మోక్ష్యసే నిత్యం ఘోరాత్ సంసార సాగరాత్ స్తోత్రమేతత్ పఠేద్యస్తు లిఖేద్వా సరుణ్యాదపి మత్ప్రతయే మమాభిషంసారూప్యం సమవాప్నియాత్. శ్రీరాముడు లక్ష్మణునిచే జలము తెప్పించి కలసముతో విభీషణుని అభిషేకించి లక్ష్మణునిచేతను మంత్రుల చేతను కూడా అభిషేకించి అతనిని లంకా రాజ్యమునకు రాజుగా చేసెను. రావణుడు శుకుడను రాక్షసుని విభీషణుని వద్దకు దూతగా బంపెసు. వాడు ఆకాశంలో నిలబడి విభీషణుడితో ఇలా చెప్పాడు: మీ అన్నగారు నిన్ను తన విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పమన్నాడు. నా లంకను ఎవరూ జయించలేరు అని చెప్పుచుండగా ఆ మాటలను వినిన కపులు కోపముతో పైకెగని సుకు అని వట్టుకొని గుద్దినారు. ఆ బాధల కోర్వలేక వాడు శ్రీరాముని ఆశ్రయించినాడు. రాముడు వానిని క్షమించెను, వాడు పైకెగిరెను. వాడు సుగ్రీవునితో దశకంఠునితో ఏమి చెప్పమందువో చెప్పుము అని అడిగెను. అందుకు సుగ్రీవుడు రాముని భార్యను ఆపహరించి నీవెక్కడికీ పోలేవు, మా అన్నవాలికి పట్టిన గతే నీకు పడుతుంది అని మా చెప్పమనెను. వెంటనే రాముని ఆజ్ఞాతో తన సైన్య బలాలను చూపిం. 109 చుటకే సుకుడిని పట్టుకొని చెరసాలలో బంధించెను. అంతకుముందు శారులుడను వాడు కూడా వానరసేన బలము యొక్క వివరములు తెలుసుకుని ఉన్నది ఉన్నట్లు చెప్పాడు. రావణుడు చింతలో మునిగిపోయెను. రాముడు సముద్రమును చూచి దానిని ఎండింపచేయ తలచి బాణమును సంధింపగా సముద్రుడు దివ్య రూపమును ధరించి ప్రత్యక్షమై ఈ విధముగా స్తుతించెను